everybody, this is DSP, and I'm here to sing about Man Mother Banam. Let's go! Man Mother Banam. ਲੱਗਦੇ ਸਕਿੰਨੇ ਚਿਰ ਅਗਦੇ ਕਾਨੀ ਚਿਟਕੇ ਲੋ ਦਿਲੇ ਕਦਿਲ ਨੇ ਸ਼ੌਕੇ ਤਗਲ ਨੇ ਕਾਕੇ ਰਗਲ ਨੇ ਨਿੰਨਾ ਮੁੰਨਾ ਲੈ ਨੀ ਨਿਸ਼ਾ ਕਲਿਕ ਨੇ ఎంత మూల నక్కినా ఏదో ఓ టైంలో తీపి దెబ్బ తప్పదే శ్రీ విష్ణు చక్రము శివుడు గారి శూలము ఆరింటి కన్న ఈ బాణం ఎంత గొప్పదే నడిపినా కల్లో కాంపిడిస్తే క్రేజీ గడిబిడు ఇది కూర్చుంది.